ప్రజననం జ్యోతిరగ్నిర్దేవతానాం జ్యోతిర్విరాచ్ఛందసాం జ్యోతిర్విరాడ్వాచోగ్నౌ సంతిష్ఠతే విరాజమభి సంపద్యతే తస్మాత్ తజ్జ్యోతిరుచ్యతే ద్వౌ స్తోమౌ ప్రాదస్సవనం వహతో యథా ప్రాణశ్చ పాయనశ్చ ద్వౌ మాధ్యంతి నదుం సవనం యథా చక్షుశ్చ శ్రోత్రం చ ద్వౌ తృతీయ సవనం యథా వాక్ చ ప్రతిష్ఠా చ పురుష సంవితో వాజేష యజ్ఞోస్థో కామం కామయతే తమేనాభ్యశ్నుతే సర్వగృహ్యస్థోరిణాభ్యశ్నుతేష్టో మే నవే ప్రజాపతి ప్రజా అసృజ తదా అగ్నిష్టో మే నైవ పరిజగృహ్ణాత్తాసాం పరిగృహీతానామశ్వతరోత్య ప్రవదతస్యానుహాజరేత ఆదత్త తద్గర్ధకేణ్యమార్తస్మాద్గర్భోద్విరేత అథో ఆహురువడబాజాన్యమార్డితి తస్మాత్ వడబాద్విరేత అథో ఆహురోషధే శూన్యమార్డితి తస్మాదోషధయోనభ్యక్తారేభంగథో ఆహు ప్రజా శూన్యమార్డితి తస్మాజనోజాయేతే తస్మాదశ్వతరో న ప్రజాగత ఆత్తరే రాహి తస్మాద్వరేష్యణ భగవత సర్వేద సేవా సహస్రేవా భగవతో దిహ్య ప్రవతయ ఏవం విద్వానగ్నిష్టో మే నిజతే ప్రజాదా ప్రజాజనయది పరి ప్రజాదా గృహాది తస్మాదాహుజ్యేష్ఠ ప్రజాపతిర్వామజ్యేష్ఠస్వ్యేతేనాగ్రేగజతః ప్రజాపతిర్వామయతః ప్రజాయేదే సముఖతస్త్రిపదన్నిరమిమేతమగ్నిర్దేవతాన్వసృజ్యతగాయత్రీ ఛందోరథం పరగుం సామ బ్రాహ్మణో మనుష్యాణామజఃపశూనాంతస్మాత్తేముఖ్యాముఖతోహ్యసృజ్యంతోరసో బాహుభ్యాం పంచదశన్నిరమిమేతమింద్రో దేవతాన్వసృజ్యతృష్టుఛందో బృహత్సామరాజన్యో మనుష్యాణామజఃపశూనాంతస్మాత్తేర్యావందోర్యాజ్జంతమధ్యతః సప్తదశం నిరమిమేతం విశ్వే దేవా దేవతా అన్వసృజ్యంత జగతి ఛందో వైరోపంసామ వైశ్యో మనుష్యాణాం గావః పశూనాంతస్మాత్త ఆద్యా అన్నధానాజ్జసృజ్యంత తస్మాద్ భూయాగుం సోన్యేభ్యో భూయిష్ఠా హి దేవతా అన్వసృజ్యంత పత్తలేకపిపుంసన్ నిరమిమేతత మనుష్టుఛందోన్వసృజ్యత వై రాజపుంసామ శూద్రో మనుష్యాణామశ్వః పశూనాంతస్మాత్త భూత సంక్రామిణామశ్వశ్చ శూద్రశ్చ తస్మాచ్చోద్రో యజ్ఞేన ప్రదత్తో నహి దేవతా అన్వసృజ్యత తస్మాత్పాదాముపజీవతః పర్తో హ్యసృజ్యేతాం ప్రాణా వై త్రివిదధమాసాః పంచదశః ప్రజాపతిః సప్తదశస్త్రజ ఇమే లోకా అసావాదిత్యేకపిపుంసజేతస్మిన్ వాజేతే శ్రితారేతస్మిన్ ప్రతిష్ఠితాయేవం వేదైతస్మిన్నేవ స్వజత ఏతస్మిన్ ప్రతిష్టతి ప్రాతశ్రవణే వైగాయత్రేణ ఛందసా త్రివృతే స్తోమాజ్యోతిర్దధతేతి త్రివృతాః బ్రహ్మవర్చసేన పంచదశాయజ్యోతిర్దధతేతి పంచదశేనౌజసా వీర్యేణ సప్తదశాయజ్యోతిర్దధతేతి సప్తదశేన ప్రాజాపత్యేన ప్రజననేనైకపిపుంసాయజ్యోతిర్దధతేతి స్తోమ ఏవ తత్ స్తోమాజ్యోర్దేత్యథో స్తోమ ఏ స్తోమధి ప్రణగదిదావంతో వై స్తోమాస్తావంతః కామాస్తావంతో లోకాస్తావంతి జ్యోతిగృష్యేతావతయేవ స్తోమానేతావతః కామానేతావతో లోకానేతావంతి జ్యోతిగృష్యవరుంధే బ్రహ్మవాదినో వదంతి సత్వైయచేతయోగ్నిష్టో మే నయజమానోథ సర్వస్తో మే నయజేతేతి తస్య త్రివృతమంతర్యంతి ప్రాణాగస్తస్యాంతర్యంతి ప్రాణేషు మేప్యసదితి ఖలు వై యజ్ఞేన యజమానో యజతేజస్య పంచదశమంతర్యంతి వీర్యంతస్యాంతర్యంతి వీర్యేనేప్యసదితి ఖలు వై యజ్ఞేన యజమానో యజతేజస్య సప్తదశమంతర్యంతి ప్రజాంతస్యాంతర్యం ప్రజాయాం మేత్యసతి ఖలు వై యజ్ఞేన యజమానో యజతేజస్తైకపిపుంసమంతర్యంతి ప్రతిష్టాంతస్యాంతర్యంతి ప్రతిష్టాయాం మేత్యసతి ఖలు వై యజ్ఞేన యజమానో యజతేజస్య త్రిణవమంతర్యంతి దుర్గశ్చనశ్చ నక్షత్రియాం చ విరాజమంతర్యంతి ఋషుమేత్యసన్నక్షత్రియాం చ విరాజేతి ఖలు వై యజ్ఞేన యజమానో యజతేజస్య త్రయస్త్రిపుంసమంతర్యంతి దేవతాస్తస్యాంతర్యంతి దేవతాసుమేభ్యసతి ఖలు వై యజ్ఞేన యజమానో యజతి యో వై స్తోమానామమం పరమతాం గచ్ఛంతం వేద పరమతామేవ గచ్ఛతి త్రివృత్వై స్తోమానామమస్త్రివృత్పరమో యేవం వేద పరమతామేవ గచ్ఛతి అంగిరసో వై సత్రమా సదతేసు వర్గం గోగమాయంతే భాగం భవిష్మాగిష్ట హవిష్కృచ్చాహీదే తాంతావకామజే భాగం సువర్ణం లోకమియావేతి తావేతం విరాత్రమపశ్యతాంతమాహరతాంతేనాయచేతాంతతో వైతౌ సువర్గం లోకమైతాంగిరేవం విద్వాన్ విరాత్రేణ గజతే సువర్గమేవ లోకమేతి తావేతాం పూర్వేణాగచ్చతాముత్తరేణాభిప్లవ పూర్వమహద్భవతి గతిరుత్తరం జ్యోతిష్మోగ్నిష్టోమః పూర్వమహద్భవతి తేజస్తేనావరుంధే సర్వస్తోమోది రాత్రముత్తరగం సర్వస్యాత్యై సర్వస్యావరుద్ధ్యే గాయత్రం పూర్వేహం సామభవతి తేజో వై గాయత్రీ గాయత్రీ బ్రహ్మవర్చసం తేజ దేవ బ్రహ్మవర్చసమాత్మన్ ధత్తే త్రైష్టుభముత్తరవోజో వై వీర్యం త్రిష్టు గోజ దేవ వీర్యమాత్మన్ ధత్తే రసంతరం పూర్వేహం సామభవతీదం వైరసంతరమస్యామేవ ప్రతిష్ఠతి బృహదుత్తరేసో వై బృహదముష్యామేవ ప్రతిష్ఠతి తదాహుహ్వజగతి చానుష్టుప్ చేతి వైఖానసం పూర్వేహం సమభవతి ఏన జగత్యేనైతి షోడశ్యుత్తరేతేనానుష్టుభోత్సాహృయత్సమానేర్ధమాసే స్యాతమన్యవరస్యాన్నవీర్యవనపద్యేతేత్యమావాస్యాజాం పూర్వమహర్భవత్యుత్తరస్మిన్నుత్తరం నానైవార్ధమాసయోర్ధవతో నానావీర్యే భవతో హవిష్మన్ నిధనం పూర్వమహర్భవతి హవిష్కృన్నిధనముత్తరం ప్రతిష్ఠిత్యై ఆగోమాయుదమగ్రే సలిలమాసేత్తస్మిన్ ప్రజాపతిర్వాయుర్భూత్వా చరత్ సలిమామపశ్యత్తాం వరాహో భూత్వా హరత్తాం విశ్వకర్మా భూత్వా యజమాత్ సా ప్రథత సా పృథివ్యభవత్ తత్పృథివ్యే పృథివిత్వం తస్యామశ్రామ్యత్ ప్రజాపతిః స దేవానసృజ తమసోహం రుద్రానాదిత్యాంతే దేవాః ప్రజాపతిమబ్రువన్ ప్రజాయామహావిదుసోహో బ్రవేద్ సాహై యుష్మాగస్ తపసా సృక్ష్యేవం తపసి ప్రజనమిచ్చద్ధమిగ్నిమాయతనం ప్రారచ్చదేతేనాయతనేన శ్రామ్యతే గితేర్నినాయతనేనాశ్రామ్యంతే సంవత్సరయే కాంగామసృజంతరాం వసుభ్యో రుద్రేభ్య ఆదిత్యేభ్యః ప్రాయచ్చన్మేకాగం రక్షద్ధమితి తాం వసవో రుద్రా ఆదిత్యా అరక్షంతసా వసుభ్యో రుద్రేభ్య ఆదిత్యేభ్యః ప్రాజాయతత్రీణి చ శతాని త్రయస్త్రిగం శతం చాథైవ సహస్రతమ్యభవత్యే దేవా ప్రజాపతిమబ్రువన్ సహస్రేణ నో యాజయే దిశోః నిష్టో మే నవసో న యాజయత్తజిమం గాగమజయం దచ్చాదుస్స ముఖ్యేన రుద్రాణ యాజయత్తేంతరిక్షముజయం దచ్చాదుస్సోతి రాత్రేణాదిత్యా న యాజయత్తేమం గాగమజయం దచ్చాదుస్తదంతరిక్షం జవైరుద్రాఘాతుకామనాయతనాహితస్మా శిశిలం వై మధ్యమమహస్త్రిడాభం మధ్యమస్యాజ్యం భవతి సంజానాని సోక్తాని సగం సతి షోడశి నగం సగం సత్యం ధృత్యాశిశిలం భావాయ తస్మాత్రస్యాగ్నిష్టోమదేవ ప్రథమమహస్యాదిరాత్మజేషాం లోకానాం విధృత్యై త్రీణి త్రీణి సదాన్యనోచేనాహమవ్యవచ్ఛిన్నాని దదా ేషాన్ లోకానామనుసంతత్వేదశ తన్న విచ్ఛిన్యాన్ విరాజన్నేద్రిచ్ఛిన దానేత్యసయా సహస్ర సంన్యాసేత్తస్యామింద్రశ్చ విష్ణుశ్చ విజాగచ్చేతాగుంస ఇంద్రో మన్యతాని జాబాలితం విష్ణుః సహస్రం వర్క్ష్యతయితి తస్యామగల్పేతాన్ త్రిభాగ ఇంద్రశ్రుతే విష్ణుస్తద్వాజేషాభ్యనోచత ముఖాజ్ఞసురితిగాం వాజేతామచ్చాభాగదేవశకం సత్యసయా సహస్ర సాహోత్రే దేవే విహోతారం వా అభ్యతిరిచ్యతే యదతిరిచ్యతే సహస్రస్తిరిక్తం నేతర్తిజాపసాహుస్తర్వేర్జసదస్యేర్జోజేర్యథాహృదాగృత్యాసాపసంచేత్యథాహృబ్రహ్మణే ్రహ్మాైష్మగోర్యసైవల్పే తామిత్యథాహృజాకల్యాణే బహు రూపాసాదేయేత్యథాహృజాద్విరూపో భయతదేసాదేయేతి సహస్రస్య పరిగృహేత్యైతద్వారేతత్సహస్రస్యాజనకు సహస్రగ్స్తోత్రీయా సహస్రం దక్షిణా సహస్ర సంవితస్సు వర్గో లోకస్సు వర్గస్య లోకస్యాభిజిత్యై సోమో వై సహస్రమవిందత్తమింద్రాన్వవిందత్తౌ యమోన్యాగచ్చత్తామబ్రవీదస్తు మేరావీత్యస్తు హి ఇత్యవృతాగుంసజమజేకస్యాం పర్యవశ్చ దిజం వా అస్య సహస్రస్య వీర్యం విభర్తి దితావ్రవీదిజం మమాస్తేతద్యువజోరితావ్రూతాగుం సర్వే వాదేతదేతస్యాం వీర్యం పరిపశ్యామోగుం సమాహరామహానిపశ్యామగుం సమాహరం దామప్సుప్రావేశజన్ సోమాజో దేహీతి సారోహిణీ పింగళైకహాజనే రూపం కృత్వా త్రయస్త్రిగుం సదాచత్రిభిశ్చ సతైః సహోదయేత్తస్మాద్రోహిణ్యా పింగళైకహాజన్యా సోమంగ్రేణేయాజ్ఞదేవం విద్వాన్ రోహిణ్యా పింగళైకహాజన్యా సోమంగ్రేణాది త్రయస్త్రిగుం సదాచైవాస్య త్రిభిశ్చ సతైః సోమః ప్రీతో భవతి సుక్రీతేన యజదేతామప్సు ప్రావేశజన్నింద్రాజో దేహీతి సారోహిణీ లక్ష్మణావష్టౌ హి వార్త్రఘ్నే రూపం కృత్వా త్రయస్త్రిగుం సదాచత్రిభిశ్చ సతైః సహోదయేత్తస్మాద్రోహిణేం లక్ష్మణాం విద్వాన్ రోహిణేం లక్ష్మణాం పష్ఠౌ హీం వార్త్రఘ్నేం దదాతి త్రయస్త్రింశ్చైవాస్య త్రీణి చ శతాని సా దత్తా భవతి రామప్సు ప్రావేశయన్ యమాజో దేహే దిశా శరతి మూర్ఖా తద్ఘన్యా రూపం కృత్వా త్రయస్త్రింశ్చ సతైః సహోదయేత్తస్మాజ్జరతిం మూర్ఖాన్ తద్ఘన్యా మనస్తరణీం కుర్వీతం విద్వాన్ జరతిం ఖాంతజ్ఞామనుస్తరణేం కురుతే త్రయస్త్రిగుం సచ్చైవాస్య త్రీణి చ శతాని సాముష్మిల్లోకే భవతి వాగేవ సహస్రమణి తస్మాద్వరోదేజస్సా హి వరః సహస్రమస్య సా దత్తా భవతి తస్మాద్వరో న ప్రతిగృహ్యస్సా హి వరః సహస్రమస్య ప్రతిగృహీతం భవతి ఇదం వరదితి బ్రూయాత్ సాన్యాం బ్రూయాత్ ఇయం మమేతి తథాస్య తత్సహస్రమ ప్రతిగృహీతం భవత్యభజత యేనేస్య తదాహురణ్యగదేనీస్యాత్సహస్రం పరస్తాదేతీవ వరః కళ్యాణీ రూపసమృద్ధా సాత్సా హి వరస్ సమృద్ధేతాముత్తరేణాభ్యం వర్యాణీయాహవనీయస్యాందే ద్రోణకలసమవఘ్రాపజయదాజిభ్రకలసం మహ్యురుధారాపజస్వత్యాత్వా విసంతిందవ సముద్రమివ సింధవ సామా సహస్ర ఆభజ ప్రజయా పశుభిః సహ పునర్మావిశతాంద్రజతి జైవైనం పశుభీరైవ్యా సమర్థయతి ప్రజావాన్ పశుమాన్ ప్రతిమాన్ భవతి దేవం వేదతయా సహాగ్రేధ్రం పరేత్య పురస్తాత్ ప్రదేశ్యాన్ తిష్టంత్యాంజుభాదివ్య స్వర్ణ పరాజయే చైన పరాజగ్యగతరశ్చ నైనోః ఇంద్రశ్చ విష్ణో యదపస్మధే చాంద్రేధా సహస్రం వితదైరజే చామితి త్రేభాభక్తం వై త్రిరాత్రే సహస్రగం సాహస్రే మే వైనాహంకరోతి సహస్రస్యై వైనాం మాత్రాహంకరోతి రూపాణి జహోతి రూపైరేవైనాగం సమర్థయతి తస్యాగుపోత్థాయ కర్మమాజ వేది డేరంతేతి తే సరస్వతి ప్రియే ప్రేయసి నహి విశ్రుత్యేతాని తే అగ్నిదేనామాని సుకృతం మా దేవే శుభ్రూదాది దేవేభ్య దేవై నమావేదయత్యన్వే నందేవా బుధ్యంతే సరస్వతన్యా వై యజమానః సువర్గం భోగమేతు సైనకం సువర్గం భోగం గమయతి సామా సువర్గం భోగం గమయేత్యాహ సువర్గమేవైనం భోగం గమయతి సామా జ్యోతిష్మంతం లోకం గమయేత్యాహ జ్యోతిష్మంతమేవైనం భోగం గమయతి సామా సర్వాన్ పుణ్యాహం లోకాన్ గమయేత్యాహ సర్వానేవైనం పుణ్య పుణ్యాన్ గమయతి సామాః ప్రతిష్ఠాన్ గమయ ప్రజయా పశుభిః సహ కర్మాభిషదాద్యయతి ప్రజయైవైనం పశుభిరయ్యాం ప్రతిష్ఠాపయతి ప్రజామాన్ పశుమాన్ ప్రజమాన్ భవతి యజేవం వేదకామగ్నిజేవాం బ్రహ్మణే వాహోత్రే వోద్గాత్రే వాధ్వజమే వాదద్యా సహస్రమస్య సా దత్తా భవతి సహస్రమస్య ప్రతిగృహేదం భవతి యస్తామ విద్వాన్ ప్రతిగృహ్ణాదితాం ప్రతిగృహేదాదేకాశి న సహస్రమేకాన్ వా భూతాం ప్రతిగృహ్ణామి న సహస్రమేకా మా భూతాపి సమా సహస్రమిత్యేకామేపయినాహం భూతాం ప్రతిగృహ్ణాతి న సహస్రైంద్రదేవం వేదస్త్యోనాసి సుషదా సుషేవాస్త్యోనామావిశ సుషదామావిశ సుషేవామావిశత్యాహస్యోనైవైనకం సుషదా సుషేవా భూతావిశతినైనకం హినస్తి బ్రహ్మపాదినా వదంది సహస్రకం సహస్రతమ్యం వేతి సహస్రతమేకం సహస్రాచేముత్సహస్రకం సహస్రతమ్యం పిదా తత్సహస్రమప్రజ్ఞాత్రం సువర్గం లోకం న ప్రజానీయా ప్రతీచేముత్సతి కాగం సహస్రమను పరిజావర్తతే సా ప్రజానదీ సువర్గం లోకమే జగజమానమభ్యుత్సృజతి క్షిప్రే సహస్రం ప్రజాయత ఉత్తమానీయలే ప్రసమాదేవాన్ గచ్చతి అత్రిరదాలౌర్వాద ప్రజాం పుత్రకామాయశిశిలో జాతయా మాసదేవం చదురాత్రమపశ్యత్తమాహరత్తేనాయతతపో వై తస్య చత్వారో వీరా ఆజాయం బగుహోదాసోద్గాదాస్వధ్వరజుస్సభే యోజేకం విద్వాగిష్టదూరాత్రేణయతాస్య చత్వారో వీరాజాయం తే సుహోదాసోద్గాదాస్వధ్వరజుస్సభే జోజే చతుర్విపుంసాపమా బ్రహ్మవర్చసందర్జవృజ్యంతస్తోమాశ్రే సాత్రిగ్య శ్రద్ధాద వ్యజమానం చద్వారి వీర్యాణి నోపానమంతేత ఇంద్రియం బ్రహ్మవర్చసమన్నాద్యపుంసేతాగ్యశ్చతురశ్చతుష్టోమాన్ సోమానవశ్యప్తానాహరత్తైరగజతేజ దేవ ప్రథమేనావారుంభేంద్రియంతిజేన బ్రహ్మవర్చసం తృతీరేనాద్యం చతుర్థే నయదేవం విద్వాగశ్చతురశ్చతుష్టోమాన్ సోమానాహరతైర్యదేవ ప్రథమేనావరుంధేంద్రియం ద్వితీయేన బ్రహ్మవర్చసం తృతీయేనాన్నాద్యం చతుర్థ్యమేవాధ్మాత్తామేవ యజమానరుధ్మాది జమదగ్నిః పుష్టికామశ్చతురాత్రేణాయజతసజేతాన్ పోషాగం అపుష్యత్తస్మాత్ పరితౌ జామదగ్నిరౌనసంజానాదేవానేవ పోషాన్ పుష్యతి జయవం విద్వాగశ్చతురాత్రేణయజతే పురోడాశిన్యపుపసతో భవంతి పశవో వై పురోడాసః పశో నేవావరుంధేన్నం వై పురోడాసోన్నమేవావరుంధేన్నాదః పశుమాన్ భవతి జయవం విద్వాగశ్చతురా రాత్రేణ యజతే సంవత్సరో వాయిదమేక ఆసీత్ సోగామయ తత్వం సృజేతి స ఏకం పంచరాత్రమపశ్యప్తమాహరత్తేనాయతతో వై స ఋతూన సృజతం విద్వాన్ పంచరాత్రేణ గిరతే ప్రైవ జాయతే తరితవ సృష్టానవర్తం తత ఏకం పంచరాత్రమపశ్యంతమాహరంద్రేణాయజం తతతో వై దేవ్యావర్తం తయేవం విద్వాన్ పంచరాత్రేణ గిరతే విపాత్మనా ర్తతే సార్వసేనిశ్రౌసేమయమాన్ శ్యామిది సేతం పంచరాత్రమాహరత్తేనాయతతో వై సహస్రం పశూన్ ప్రాప్నోద్యదేవం విద్వాన్ పంచరాత్రేణ యజత ప్రసహస్రం పశూనాప్నోలివ వరః ప్రావాహమివ కామయత వాచః ప్రవదితా శ్యామిది సేతం పంచరాత్రమాహరత్తేనాయతతో వై స వాచః ప్రవదితా భవంజదేవం విద్వాన్ పంచరాత్రేణ యజతే ప్రవదితైవ వాచో భవత్తచోయేనం వాచస్పదిరిత్యాహురణాప్తశ్చతురాత్రోదిరిక్త షడ్రాత్రో సవాదేశ సంప్రతి యజ్ఞాయత్పంచరాత్రో యజదేవం విద్వాన్ పంచరాత్రేణ యజతే సంవృత్యేవ యజ్ఞేన యజతే పంచ పంచరాత్రోభవతి పంచవారివ సంవత్సర ఋతుష్వేవ సంవత్సరే ప్రతిష్టత్యథో పంచాక్షరా పంక్తి పాంకో యజ్ఞో యజ్ఞమేవారుంధే త్రివిదగ్నిష్టోమోభవతి తేజదేవారుంధే పంచదశో భవతీంద్రియమేవారుంధే సప్తదశో భవత్యన్నాద్యస్యావరుధ్యాథో ప్రైవతేన జాయతే పంచవిపుంసోగ్నిష్కామో భవతి ప్రజాపతేరాప్తి మహాప్రతవానన్నాద్యస్యావరుద్ధే విశ్వజిత్ సర్వపృష్టోది రాత్రో భవతి సర్వస్యాభిజిత్యై దేవస్య ద్వాదవితః ప్రసవేష్మినా బాహుభ్యాం పూష్ణో హస్తాభ్యామాదతి మామగృహ్ణం దశనామృతస్య పూర్వ ఆయుషి విదశేషు కవ్యా తయా దేవాః సుతమాపభూవరుతస్య సాం సనమారపంతి అభిధాసి భువనమసి దంతాసి ధర్తాసి సోహ్నిం వైశ్వానరం సప్రససంగత్స స్వాహాయంతారాడ్యంతాసి మనో ధర్తాసి తరుణః పృష్టే త్వాక్షేమాయ త్వారుయ్యే త్వాకోషాయ త్వాపృథివ్యై త్వాంతరిక్షాయ త్వా దివే త్వాసతే త్వాంజస్వౌషధేభ్యస్త్వా విశ్వేభ్యస్త్వా భూతేభ్యః విభోర్మాత్రా ప్రభోః పిత్రాశ్వసి హయోస్యత్యోసి నరోస్యర్వాసి సత్విరసి వాజ్యసి మృషాసి నృమణా అసి యజుర్నామాస్యాదిత్యానాం వత్వాం విహ్యగ్నయే స్వాహా స్వాహేంద్రాణ్యభ్యాది స్వాహా ప్రజాపతయే స్వాహా విశ్వేభ్యో దేవేభ్య స్వాహా సర్వాభ్యో దేవతాభ్యయహృది స్వాహే హృది స్వాహే స్వాహే హరమది స్వాహా భూరసి భువే త్వా భవ్యాయ త్వా భవిష్యతే త్వా విశ్వేభ్యస్త్వా భూతేభ్యో దేవా ఆశాపాదాయేతం దేవేభ్యో స్వం మేధాయ ప్రాక్షితం గోపాయత ఆయనాయ స్వాహా ప్రాజనాయ స్వాహో ద్రావాయ స్వాహో ధృతాయ స్వాహా శూకారాయ స్వాహా సుభృతాయ స్వాహా పలాయితాయ స్వాహా పలాయితాయ స్వాహా వల్గతే స్వాహా పరావల్గతే స్వాహాయతే స్వాహా ప్రయతే స్వాహా సర్వస్మై స్వాహా అగ్నదే స్వాహా సోమాయ స్వాహా వాయవే స్వాహా వామోదాయ స్వాహా సమిత్రే స్వాహా సరస్వతే స్వాహేంద్రాయ స్వాహా బృహస్పతయే స్వాహా మిత్రాయ స్వాహా వరుణాయ స్వాహా సర్వస్మై స్వాహా పృథివ్యై స్వాహాంతరిక్షాయ స్వాహా దివే స్వాహా సూర్యాయ స్వాహా చంద్రమసే స్వాహా నక్షత్రేభ్య స్వాహా ప్రాచ్యై దిశే స్వాహా దక్షిణాయై దిశే స్వాహా ప్రతీక్ష్యై దిశే స్వాహో దీక్ష్యై దిశే స్వాహోర్ధ్వాయై దిశే స్వాహా దిగ్భ్య స్వాహా వాంతర దిశాభ్య స్వాహా సమాహాభ్య స్వాహా శరద్భ్య స్వాహా హోరాత్రేభ్య స్వాహా అర్ధమాసేభ్య స్వాహా మాసేభ్య స్వాహర్తుభ్య స్వాహా సంవత్సరాయ స్వాహా సర్వస్మై స్వాహా అగ్నయే స్వాహా సోమాయ స్వాహా శ్రీత్రే స్వాహా సరస్వతే స్వాహా భూష్ణే స్వాహా బృహస్పతయే స్వాహా వామోదాయ స్వాహా వాయవే స్వాహా మిత్రాయ స్వాహా వరుణాయ స్వాహా సర్వస్మై స్వాహా పృథివ్యై స్వాహాంతరిక్షాయ స్వాహా దివే స్వాహాగ్నయే స్వాహా సోమాయ స్వాహా సూర్యాయ స్వాహా చంద్రమసే స్వాహాన్నే స్వాహా రాత్రిగై స్వాహర్జవే స్వాహా సాధవే స్వాహా సుక్షిత్యే స్వాహా శుభే స్వాహా సుజిమ్నే స్వాహా రోగాయ స్వాహా హిమాయ స్వాహా శీతాయ స్వాహా తపాయ స్వాహా రణ్యాయ స్వాహా సువర్గాయ స్వాహా లోకాయ స్వాహా సర్వస్మై స్వాహా భో దేవానాం కర్మణా సర్తస్య పథ్యాసి వసుభిర్దేవేభిర్దేవతయాగాయత్రేణ త్వాచంద్రసాజనజ్మి వసంతేన కర్తుమాహవిషా దీక్షయామి రుద్రేభిర్దేవేభిర్దేవతయాత్రేష్ణుభేన త్వాచంద్రసాజునజ్మి గ్రీష్మేణ త్వర్తుమాహవిషా దీక్షయామ్యాదిత్యేభిర్దేవేభిర్దేవతయాజాగతేన త్వాచంద్రసాజునజ్మి వర్షాదిస్త్వర్తునా హవిషా దీక్షయామి విశ్వేభిర్దేవేభిర్దేవతయానుష్టుభేణ త్వాచందసాజనజ్మి శరదాః త్వర్తునా హవిషా దీక్షయామ్యంగిరోభిర్దేవేభిర్దేవతయా పాంతేన త్వాచందసాజనజ్మి హేమంతశిశిరాభ్యాః త్వర్తునా హవిషా దీక్షయామ్యాహం దీక్షామరుహర్దస్య పత్నీః గాయత్రేణ ఛందసా బ్రహ్మణా చర్తగం సత్యేధాగం సత్యమృతేధా మహీమోషు సుత్రమాణమిహ ధృతి స్వాహేహ విధృతి స్వాహేహరంతి స్వాహేహరమతి స్వాహా ఈంకారాయ స్వాహేంకృతాయ స్వాహా క్రందతే స్వాహా వక్రందతే స్వాహా ప్రోథతే స్వాహా ప్రప్రోథతే స్వాహా గంధాయ స్వాహా ఘాతాయ స్వాహా ప్రాణాయ స్వాహా వ్యానాయ స్వాహా పానాయ స్వాహా సందీయమానాయ స్వాహా సందితాయ స్వాహా విచర్యమానాయ స్వాహా విచిత్రాయ స్వాహా పరాయుష్యమానాయ స్వాహా పలాయితాయ స్వాహో పరగ్రస్యతే స్వాహో పరతాయ స్వాహా నివేక్ష్యతే స్వాహా నివిషమానాయ స్వాహా నివిష్టాయ స్వాహా నిషత్స్యతే స్వాహా నిషీదతే స్వాహా నిషన్నాయ స్వాహా శిష్యతే స్వాహా సీనాయ స్వాహా సితాయ స్వాహా నిపత్స్యతే స్వాహా నిపద్యమానాయ స్వాహా నిపన్నాయ స్వాహా శయిష్యతే స్వాహా శయానాయ స్వాహా శయితాయ స్వాహా సమ్యక్ ష్యతే స్వాహా సమ్మేలతే స్వాహా సమ్మేలితాయ స్వాహా స్వప్స్యతే స్వాహా స్వపతే స్వాహా సుప్తాయ స్వాహా ప్రభోత్స్యతే స్వాహా ప్రబుధ్యమానాయ స్వాహా ప్రబుద్ధాయ స్వాహా జాగరిష్యతే స్వాహా జాగ్రతే స్వాహా జాగరితాయ స్వాహా శుశ్రూషమాణాయ స్వాహా శృణ్వతే స్వాహా శ్రుతాయ స్వాహా వీక్షిష్యతే స్వాహా వీక్షమాణాయ స్వాహా వీక్షితాయ స్వాహా సగంహాస్యతే స్వాహా సంధిహానాయ స్వాహోజ్జిహానాయ స్వాహా వివర్చతే స్వాహా వివర్తమానాయ స్వాహా వివర్తాయ స్వాహోత్స్యతే స్వాహోత్తిష్టతే స్వాహోత్థితాయ స్వాహా విధవిష్యతే స్వాహా విధోన్వానాయ స్వాహా విధూతాయ స్వాహోత్ప్రగ్రస్యతే స్వాహోత్క్రామతే స్వాహోత్క్రాహంతాయ స్వాహా చంక్రమిష్యతే స్వాహా చంక్రమ్యమానాయ స్వాహా చంక్రమితాయ స్వాహా గండోజిష్యతే స్వాహా గండోయమానాయ స్వాహా గండోజితాయ స్వాహా నిగషిష్యతే స్వాహా నిగషమానాయ స్వాహా నిగషితాయ స్వాహా గరద్ది తస్మై స్వాహా యద్దిమతి తస్మై స్వాహా యన్మే హరి తస్మై స్వాహా యచ్చకృత్కరోతి తస్మై స్వాహా రేతసే స్వాహా ప్రజాభ్య స్వాహా ప్రజననాయ స్వాహా సర్వస్మై స్వాహా అగ్నదే స్వాహా వాయవే స్వాహా సూర్యాయ స్వాహర్తమశ్రితస్యర్తమసి సత్యమసి సత్యస్య సత్యమశ్రితస్య పంథాసి దేవానాం ఛాయామృతస్య నామ తత్సత్యం యత్వం రజాపతిరస్య ధియదస్మిన్ వాజినే వశుభస్వర్ధంతే దివః సూర్యమవిశో వృణామః పవతే గవ్యం వశుం న గోపాయర్యః పరిజ్మాన్. సాధ్యా వై దేవాగకామాయేతం షడ్్రాత్రమపశ్యంతమాహరంతేనాయజంతతో వైదేశువర్గం లోకమాయ నిజదేవం విద్వాగంస షడ్్రాత్రమాసతే సువర్గమేవ లోకయంతి దేవసత్రం వై షడ్్రాత్ర ప్రత్యక్షగ్యేతాని పృష్టాని యజదేవం విద్వాగంస షడ్్రాత్రమాసతే సాక్షాదేవ దేవత అభ్యారోహంతి షడ్్రాత్రోపవతి షడ్్వారితవ షడ్్పృష్టాని పృష్ట ష్టైరేవర్తో నన్వారోహన్సంవత్సరం తే సంవత్సరదేవ ప్రతిష్టంతి బృహద్రసంతరాభ్యాయంతీయం వావర సంతరమసో బృహదాభ్యామేవ యథో అనయోరేవ ప్రతిష్టం చేతే వై నిజ్ఞస్యాదనీస్మృతేదాభ్యామేవ సువర్గం లోకయ్యంతి త్రిమృదగ్నిష్టోమోభవతి దేవావరుంధతే పంచదశో భవతేంద్రియమేవావరుంధతే సప్తదశో భవత్యన్మాద్యస్యావరుధ్యాసో ప్రైవతేన జాయంతదేక విగుంసో భవతి ప్రతిష్ఠిద్యా అసో ఋతమేవాత్మం దధతే త్ర్యావో భవతి విజిత్యే త్రయస్త్రిగుంసో భవతి ప్రతిష్ఠిద్యే సదోహవిర్ధానిన ఏతేన షడ్రాత్రేణ జజేరన్నాశ్వచ్చేహవిర్ధానం చాగ్నేర్ధ్యం చ భవతస్తద్ధి సువర్గ్యం చక్రీవతి భవతః సువర్గస్య లోకస్య సమష్ట్యా పురోఖలబుధ్నాయోగో భవతి ప్రతిష్ఠిత్యై ప్రాంచో యాంతి ప్రాణి బహిసువర్గో లోకస్సరస్వత్యాయాంత్యేష వైదేవయానః పంథాస్తమేవాన్వారోహంత్యాగ్రోసంతో యాంత్యవత్తిమేవాన్యస్మిన్ ప్రతిషధ్య ప్రతిష్టాం గచ్చంతి యదాదశ శతం కుర్వన్ తథైకముత్థానకం సదాయుః పురుషశ్చతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టంతి యదా శతకం సహస్రం కుర్వన్ తథైకముత్థానకం సహస్ర సంమితో వా అసౌ లోకోముమేవ లోకమభిజయంతి యదైషాం ప్రమేయేత యదా వాజేయేరన్నసైకముత్థానం తద్ధృతేర్థం సుర్లింగోద్దాలగిర కామయత పశుమాన్ శ్యామిదశదేతకం సప్త రాత్రమాహరత్తేనాయజతతే నవై సజావంతో గ్రామ్యాః పశవస్తానవారుంధతిదేవం విద్వాన్ సప్త రాత్రేణ యజతే జావంతదేవ గ్రామ్యాః పశవస్తానేవారుంధే సప్త రాత్రో భవతి సప్త గ్రామ్యాః పశవః సప్తారణ్యాః సప్త ఛందాలి స్త్రిభయస్యావరుద్ధే త్రిమృదగ్నిష్టోమో భవతి తేజదేవారుంధే పంచదశో భవతీంద్రియమేవారుంధే సప్తదశో భవత్యన్మాద్యస్యావరుధ్యాసో ప్రైవతేన జాయతజేక విగుంసో భవతి ప్రతిష్ఠిద్యాసో ఋచమేవాత్మన్ ధత్తే తృణవో భవతి విజిత్యే పంచ విగుంసోగ్నిష్టోమో భవతి ప్రజాపతేనాప్త్యై మహావ్రతమానన్నాద్యస్యావరుద్ధ్యై విశ్వజిత్ సర్వపృష్ఠోది రాత్రో భవతి సర్వస్యాభిజిత్ ప్రత్యక్షం పూర్వేష్వహస్వృష్టాన్యుపేయుః ప్రత్యక్షం విశ్వజిథా దుగ్ధాముపసేదత్యేవముత్తమమహస్యాన్నైక రాత్రశ్చనస్యాబృహద్రసంతరే పూర్వేష్వహస్వోపయం తీరం వావరసంతరమసో బృహదాభ్యామేవ నయంత్యథో అనయోరేవ ప్రతిష్ఠంతి యత్ప్రత్యక్షం విశ్వజితి పృష్టాన్యుపయంతి యథా ప్రత్వాహాన్ధే తాదృగేవ బృహస్పతిరగామయత బ్రహ్మవర్చసే శ్యామికి సజేతమష్టరాత్రమపశ్యత్తమాహరత్రేణాయజతో వై స బ్రహ్మవర్చస్య భవద్యదేవం విద్వానష్టరాత్రేణ యజత బ్రహ్మవర్చస్యేవ భవత్యష్టరాత్రో భవత్యష్టాక్షరా గాయత్రీ గాయత్రీ బ్రహ్మవర్చసం గాయత్రి చైవ బ్రహ్మవర్చసమవగుంధేష్టరాత్రో భవతి చతస్రో వై దిశతస్రో వాంధర దిశా దిఘ్యదేవ బ్రహ్మవర్చసమవరుంధే త్రిమృదగ్నిష్టోమో భవతి తేజదేవావరుంధే పంచదశో భవతీంద్రియమేవావరుంధే సప్తదశో భవత్యన్నాద్యస్యావరుధ్యాసో ప్రైవతేన జాయతజేక విగుంసో భవతి ప్రతిక్షేద్యాసో ఋచమేవాత్మన్ ధత్తే త్రిణవో భవతి విచిత్రే త్రయస్త్రిగుంసో భవతి ప్రతిష్ఠత్యై పంచ విగుంసోగ్నిష్టోమో భవతి ప్రజాపతే రాత్రే మహాప్రతమానన్నా ్యస్యావరుద్ధే విశ్వజిత్ సర్వపృష్టో నిరాత్రో భవతి సర్వస్యాభిజిత్యై ప్రజాపతిః ప్రజా అసృజతతా స్రష్టాః క్షుధన్యాయం సజేతన్నపరాత్రమపశ్చత్తమాహరత్తేనాయజతతో వై ప్రజాభ్యో కల్పతయే ప్రజాః క్షుధన్ నిగచ్చయుస్తర్హి నవరాత్రేణ యజేతే మే హి వాదేతాసాం లోకా అగ్రక్తా అసైతాః క్షుధన్ నిగచ్చంతి మానేవాభ్యో లోకాన్ కల్పయతి తాన్ కల్పమానాన్ ప్రజాభ్యో న కల్పతే కల్ప నిర్బంధే స్మ ఇమే లోకా ఊర్జం ప్రజా సుదధాత్రేణం కల్పయతి క్రీడాత్రేణాంతరిక్షం క్రీడాత్రేణామోకం యథా గుణే గుణమన్వశ్చిత్యేవమేవ తల్లోకే లోకమన్వశ్చిత్యా అశిఖిలం భావాజ్యోతిర్గౌరాజులితి స్తోమా భవంతీయం వావజ్యోతిరంతరిక్షం గౌరసా వాజురేష్వేవ లోకేషు ప్రతిష్టంతి జ్ఞాత్రం ప్రజానాహం గచ్చతి నవరాత్రో భవత్యభిపూర్వమేవాస్మిన్ తేజో దధాదియో జ్యోగామయాదీ స్యాత్ సమవరాత్రేణ గజేత ప్రాణాహి వాజేతస్యాధితా అసైతస్య జ్యోగామయతి ప్రాణానేవాస్మిన్ దాధారోతయదీతా సుర్భవతి జీవత్యేవా ప్రజాపజరకామయత ప్రజా జయ జయతి సజేతం దశహోతారమవశ్చత్తమజుహోత్తేన దశరాత్రమసజత తేన దశరాత్రేణ ప్రాజాయత దశరాత్రాయతే శిష్యమానో దశహోతారం జుహుయాద్దశహోత్రైవ దశరాత్రకం సృజతే తేన దశరాత్రేణ ప్రజాయతే వై రాజో వాదేహ యజ్ఞో యద్దశరాత్రో యజేవం విద్వాన్ దశరాత్రేణ యజతే విరాజమేవ గచ్చతి ప్రాజాపత్య దశరాత్రో దేవం విద్వాన్ దశరాత్రేణ ప్రేమజాయతజింద్రో వై సత్రం దేవతాభిరాసేత్సనవ్యావృతమగచ్చత్స ప్రజాపతిముపాధావత్తస్మాదేతం దశరాత్రం ప్రాయచ్చత్తమాహరత్తేనాయజతృతోన్యాభిర్దేవతాభిర్వ్యావృతమగచ్చద్యజేవం విద్వాన్ దశరాత్రేణ యజతే వ్యావృతమేవ పాత్మనాత్మాదృవ్యేణ గచ్చతి త్రికపుద్వాదేష యజ్ఞో యద్దశరాత్రస్కృత్పంచదశస్కృదేకపింశస్కృత్రయస్త్రిగుంశో యజేవం విద్వాన్ దశరాత్రేణ యజతే త్రికపుదేవ సమానానామం భవతి యజమానః పంచదశో యజమానదేకపింశో యజమానస్త్రయస్త్రిగుంశః పురజితరా అపి చ యజమానో దశరాత్రేణ గచేతదేవ పురాదేవ పర్యోహతే కశ్చన నో వాహ్యాసో భవతి సంతే దేవా ఏతాదేవ పురా అపశ్యన యద్దశరాత్రస్థాః పర్యోహంతతేషాన్నగుతశ్చ నో వాజాధో భవత్తతో దేవా అభవన్ పరాసురాజో భ్రాతృవ్యవాన్ స్యాత్ సదశరాత్రేణ గచేతదేవ పురా దేవ పర్యోహతే తస్య నగుతశ్చ నో వాజాధో భవతి భవత్యాత్మనా పరాస్య భ్రాతృవ్యో భవతి స్తోమస్తోమస్యోమస్తిర్భవతి భ్రాతృవ్యమేవోపస్థిం కురుతే చామివాదేతత్కుర్వంతి యజ్ఞాయాగం సిద్ధిస్తోమముపేత్తి గణీయాగం సముపయంతి యదగ్నిష్టోమ సామాన్యవస్థాచ్చ పదస్థాచ్చ భవంతి చామిత్వాయ త్రిణదగ్నిష్టోమోగ్నిష్టుదాగ్నేయీషు భవతి తేజదేవావరుంధేవంచదశ ఉత్స్య ఐంద్రేష్ంద్రియమేవారుంధే త్రిమదగ్నిష్టోమో వైస్వదేవీషు పుష్టిమేవారుంధే సప్తదశోగ్నిష్టోమః ప్రాజాపత్యాసు తీవ్ర సోమోన్నాద్యస్యాపయుజ్యాసోప్రైవతేన జాయతరేకపింశ ఉత్స్యసౌదీషు ప్రతిష్ఠిత్యాసోరుచమేవాత్మన్ధత్తే సప్తదశోగ్నిష్టోమః ప్రాజాపత్యాసూపహవ్య ఉపహవమేవ గచ్చతి త్రిణవావగ్నిష్టోమామభిత ఐంద్రేషు విచిత్రే త్రయస్త్రిగుంశ ముఖ్యోవైశ్వదేవేషు ప్రతిష్ఠిత్యే విశ్వజిత్సర్వమృష్ఠోపి రాత్రోపవతి సర్వస్యాభిజిత్యే ఋతవో వై ప్రజా కామాః ప్రజాన్నాబిందంతతే కామయంత ప్రజాగిం సృజేమహి ప్రజామవరుంధేమహి ప్రజాం విందేమహి ప్రజావంతస్యామే వితజేతమేకాదశరాత్రమపశ్యంతమాహరంతే నాయజంత తతో వైతే ప్రజామసృజంత ప్రజామవారుంధత ప్రజామవిందంత ప్రజావంతో భవంత ఋతవో భవంతదార్తవానామార్తవత్వమృతూనాం వాయే తస్మాదార్తమాచ్యంతే యజేవం విద్వాంస ఏకాదశరాత్రమాసతే ప్రజామేవ సృజంతే ప్రజామవరుంధతే ప్రజాం విందంతే ప్రజావంతో భవంతి జ్యోతిరతి రాత్రో భవతి జ్యోతిరేవ పురస్తాన్యథలే వర్గస్ లోకస్వృక్షవృష్టాన్ని చతుర్విగుం సత్యక్షరా గాయత్రీ గాయత్రం బ్రహ్మవర్తసం గాయత్రిజామే బ్రహ్మవర్తసే ప్రతిష్టంది చతుశ్చత్వారిగుం సోపపది చతుశ్చత్వారిగుం సదక్షరా తృష్టింద్రియం దృష్టుభ్యేవేంద్రియ ప్రతిష్టంత్యష్టాచత్వారిగుం సోపవత్యష్టాచత్వారిగుం సదక్షరా జగదీ జాగతా పశవో జగగ్యామే పశుషు ప్రతిష్టంత్యేకాదశ రాత్రోపవతి పంచవారి తవ ఆర్తవాః పంచతుష్వేవార్తవేషు సంవత్సరే ప్రతిష్టాయ ప్రజామవరుంధతేతి రాత్రామభితో భవతః ప్రజాయైవరీతిరీత్యై ఇంద్రవాజవాగ్రాన్ గృహీయాద్యః కామయేత యథా పూర్వం ప్రజాః కల్పేరణ్యతి యజ్ఞస్య వైవత్రిమన ప్రజాః కల్పంతే యజ్ఞశ్చాగత్రిమన కల్పంతే యథా పూర్వమేవ ప్రజాః కల్పయతి మధ్యాజాగం సంఘనీజానచక్రామత్యేంద్రవాజవాగ్రాన్ గృహీయాదామజామిన ప్రాణేన బాలేనం శ్యామగతి ప్రాణైంద్రవాజవ ప్రాణేనైవైనగుం సమర్థయతి మైత్రావరుణాగ్రాహం గృహేరణ దేక్షితానాం ప్రమేదేత ప్రాణాపానాభ్యాం వాదేతే దేషాం దేక్షితానాం ప్రమేదతే ప్రాణాపానో మిత్రావరుణో ప్రాణాపానావేవ ముఖత పరిహరంతాశ్వినాగ్రాహం గృహీతానుజావరోశ్వినో వై దేవానామానుజావరోపశ్చేలాగ్రంబలియైతామశ్వినాయానుజావరస్తావేవైనమగ్రంబలినయత శుక్రాగ్రాన్ గృహీత గతశ్రే ప్రతిష్టాకామోసో వా ఆదిత్య శుక్రదేశోందోందం మనుష్యశ్రే గర్వాణి వర్తతేందేవాందమారభతే నరదః పాపీదాంధమది మంచగ్రాన్ గృహీతాభిచరన్నార్తపాత్రం వాదయతజ్జన్మన్సి పాత్రం మృత్యునైవేనం గ్రాహయతి రాజగాద్యమాచ్ఛద్దాగ్రయణాగ్రాం గృహీత యస్య పితా పితామహః పుణ్యశ్చాదశతం నభ్రాత్మజాద్వాచా వాదేషగంద్రయేణోర్భ్యతే యస్య పితా పితామహః పుణ్యాభవత్యశతం నభ్రాత్మాచ్యురజవైదజ్ఞస్య వాగ్యవయదాగ్రయణో వాచైవేనమింద్రియేణ సమర్థయతి న తదః పాపీరాంభవత్యుక్ష్యాగ్రాం గృహీతాభిజర్జమానస్సర్వేషాం వాదేత పాత్రాణామింద్రియం జగచ్చ పాత్రకం సర్వేణైవైనమింద్రియేణాధిపజం వై సరస్వత్యకినోనేషివస్తిపురోజంగుర్జాద్వాగ్వే సరస్వతీ వాచైవైనమధిపజం తే మాత్మక్షేత్రాణ్యరణాని గమ్మేత్యాహ మృత్యోర్వై క్షేత్రాణ్యరణాని తేనైవ మృత్యోః క్షేత్రాణి న గచ్చతి పూర్ణాన్ గృహాన్ గృహీగామయామిన ప్రాణాన్ వాదేతశ్చ సుగచ్చతి యశ్చామయతి ప్రాణాగ్రహాః ప్రాణానైవాస్య శుచోమంచుదయ దీవాసుర్భవతి జీవద్దేవ పూర్ణాన్ గృహాన్ గృహీగాద్యరిహి పర్జన్యో నవర్షే ప్రాణాన్ వాదేతరిహి ప్రజానాగం సుగచ్చతి జరిహి పర్జన్యో నవర్షతి ప్రాణాగ్రహాః ప్రాణానైవ ప్రజానాగం శుచోముంచతి కాచక్రవర్షతి గాయత్రో వాయింద్రవాజవో గాయత్రం వారణీయమహస్తస్మాయణీయేహన్నైంద్రవాజవో గహ్యతే స్వదేవైనమాగతమే గృహ్ణాదిత్రైష్ఠుభో వై శుక్రస్వైష్ఠుభన్ ద్వితీయమహస్తస్మాద్వితీయేహన్ శుక్రో లిహ్యతే స్వదేవైనమాగతమే గృహ్ణాది జాగతో వాగ్రగణో జాగతం తృతీయమహస్తస్మాత్తృతీయేహన్నాగ్రగణో లిహ్యతే స్వదేవైనమాయతనే గృహ్ణాత్యేతద్వై యజ్ఞమాపత్యక్షం దాగశ్చాప్నోతి యదాగ్రజణశ్వో గృహ్యతే యత్రైవ యజ్ఞమదృశం తతజేవైనం పునః ప్రజుంతే జగన్ముఖో వై ద్విజీదస్త్రిగాత్రో జాగత ఆగ్రజణో యుచ్చతుర్థేహన్నాగ్రజణో గృహ్యతే స్వదేవైనమాయతనే గృహ్ణాత్యథోస్వమేవ సందోనుపరి వర్తంతే రాచంతరో వాయింద్రవాయవో రాచంతరం పంచమవ హస్తస్నాత్ పంచమే హన్నేంద్రవాయవో విహ్యతే స్వదేవేన మాగదన గృహాది బాలహతో వై శుక్రో బాలహతనం షష్ఠమ హస్తస్నాత్ షష్ఠే హన్ శుక్రో విహ్యతే స్వదేవేన మాగదన గృహాత్యేతద్వై ద్వితీయం యజ్ఞమాపద్యచ్ఛందాగస్యాత్మోదియశుక్రశ్వో విహ్యతే యత్రైవ యజ్ఞమదృశంతతదేవైనం పునఃస్పృంతే తిష్టం ముఖో వై హృదయస్తి గాత్రస్త్రేష్ఠుభ శుక్రో యత్సప్తమేహం శుక్రో విహ్యతే స్మయేవైనమాయతనే గృహాత్యథో స్వమేవ ఛందోనువర్జావర్తంతే వాగ్వాగ్రయణో వాగష్టమమహస్తస్మాదష్టమేహన్నాగ్రయణోయ్యతే స్వదేవైనమాయతనే గృహాది ప్రాణో వా ఐంద్రవాయవ ప్రాణో నవమహస్తస్మాన్నవమేహన్నైంద్రవాయవో గృహ్యతే స్వదేవైనమాయతనే గృహాత్యేతద్వై తృతీయం యజ్ఞమాపద్యచ్ఛందాగస్యాప్నోతి యదైంద్రవాయవ స్వో గృహ్యతే యత్రైవ యజ్ఞమదిశందేవైనం పునః ప్రయుంతే స్వమేవ ఛందో న పుణ్యా వర్తంతే పథో వాదేతే జపసేన యంతి యజ్ఞశమహద్దశమేహన్నైంద్రవాయవో విహ్యతే యజ్ఞశ్చైవాంతం గత్వా పశ్చాత్ పంచామపి గంధ్యథో యథా బహీయసా ప్రతిసారం వహంతి తాదృగేవ గచ్ఛందాగస్యన్యోన్యస్య లోకమభ్యధ్యాయంతాన్నేతే నైవ దేవాభ్యవాహయన్నైంద్రవాయవస్య వాయతదాయతనయ్యచతుర్థమహస్తస్మిన్నాగ్రయణో విహ్యతే తస్మాదాగ్రయణస్యాయతనే నవమేహన్నైంద్రవాయవో గృహ్యతే శుక్రస్య వాయేతదాయతమయ్యపంచమమహస్తస్మిన్నైంద్రవాయవో గృహ్యతే తస్మాదైంద్రవాయవస్యాయతనే సప్తమేహం శుక్రో విహ్యత ఆగ్రయణస్య వాయేతదాయతమయ్యక్షష్ఠమహస్తస్మిన్ శుక్రో గృహ్యతే తస్మాత్ శుక్రస్యాయతనేష్టమేహన్నాగ్రయణో గృహ్యతే ఛందాగస్యేవ తద్వివాహయతి ప్రవస్య సో వివాహమాప్నోతి దేవం వేదాథో దేవతాభ్యదేవ యజ్ఞే సంవిదం దాతి తస్మాదిదమన్యోన్యస్మై దాతి ప్రజాపతిరగామయత ప్రజా జయ జయతి సజేతం ద్వాదశ రాత్రమవశ్చక్తమాహరత్రేణాయతతథో వైత ప్రాజాయత జామయత ప్రజా జయ జయతి సద్వాదశ రాత్రేణ జయేత ప్రైవ జాయతే బ్రహ్మపాదినో వదంత్యగ్నిష్టోమ ప్రాజనాయజ్ఞానచకస్మాదతి యాత్ర పూర్వ ప్రయుజ్యతీతి చక్షుషీ వాదయతే యజ్ఞస్య గతతి రాత్రో కనీనికే అగ్నిష్టో జదగ్నిష్టోమం పూర్వం ప్రయంజీరం బహిర్ధాగనీనిగేద్యుస్తస్మాదతి రాత్ర పూర్వ ప్రయుజ్యతే చక్షుషీ ఏవ యజ్ఞే ధిత్వా మధ్యదః కనీనిగే ప్రతిదసతి యో వై గాయత్రీ జ్యోతిష్పక్షాం వేదజ్యోతిషా భాసాసు వర్గం లోకమే దిజాపగ్నిష్టోమౌ తౌ పక్షౌ ఏందరేష్ట్రాముచ్యాయత్రే జ్యోతిష్పక్షాయేవం వేదజ్యోతిషాభాసాసు వర్గం లోకమేది ప్రజాపతిర్వాదేషద్వాదశధావిహితో యద్వాదశ రాత్రో జాపతి రాత్రౌ తౌ పక్షౌ ఏందరేష్టా స ఆత్మా ప్రజాపతిర్వావేషసాం సద్ధవే సత్వేణ స్పృణోది ప్రాణావే సత్ప్రాణానేవ స్పృణోది సర్వాసాం వాజేతే ప్రజానాం ప్రాణైరాసతే యే సత్రమాసతే తస్మాత్ కిమేతే సత్రిమలిది ప్రియః ప్రజానాముక్షితో భవతి జయేవం వేద నవాదేషోన్యతో వైశ్వానరస్సు వర్గాయ లోకాయ ప్రాభవదోద్భోహవాదేష ఆతత ఆసేత్తే దేవాదేతం వైశ్వానరం పరిజౌహాన్ స్వర్గస్య లోకస్య ప్రభూత్యాదితమో వాదేతేన ప్రజాపతిమయా జయం తేష్వార్ధ్నోదధి తదృధ్నోది అవారేత్వేక్షుయజేవం విద్వాన్ ద్వాదశాయేన జయతేస్మిన్నేచ్ఛన్ దశ సమహ వసంతాయ ప్రాజ సద్యమంగ్రేష్మాయౌషధీర్వృషాభ్యోషి గౌహేమంత శిశిరాభ్యాం దేనేంద్రం ప్రజాపతిరయాజయ తో వాయుంద్రయుంద్రో భవత్తస్మాదాహురానుజాపరస్ సత్రే ప్రతిగృహాది పురుష గుణపమశ్వ గుణపుంగౌర్వాన్మయ్యేన పాత్రేణాన్నం బిభ్రతి యత్తన్న ధర్మే నిజతి తోజిమలం జాయత ఏకదేవేతైకో హి ప్రజాపతిరాధ్నాద్వాదశ రాత్రేర్దేక్షిణశ్చాద్వాదశమాసా సంవత్సర సంవత్సర ప్రజాపతి ప్రజాపతిర్వాజతేజస్తపసోజిజాయతే చతుర్థావా ఏతాస్తిస్రస్తిస్రో రాత్రయో యద్వాదశోపసదో ప్రసమాయజ్ఞం తాభిస్తంభరతి తృతీయాయజ్ఞం తాభిరారభతేజాస్తృతీయా పాత్రాణి తాభిర్నిర్ణే నిక్తేజాశ్చతుర్థేరమితాభిరాత్మానమంతరతశుంధతేజో వా అస్య పశమత్తి మాగుంసగుంసో తిజ పురాణాశం మస్తిష్కగుంసయ ఫలిపాపం పురేషగుంసయ ఆజ్యం మజ్జానగుంసయ సోమగ్స్వేగుంసోపి హవాశేరుషణ్యానుష్పద ప్రతిగృహాదిజోద్వాదశాహే ప్రతిగృహాది తస్మాద్వాదశాహేణ నయాజ్యం పాత్మనోజావిత్యై ఏకస్మై స్వాహాద్వాభ్యా స్వాహ త్రిభ్య స్వాహ చతుర్భ్య స్వాహ పంచభ్య స్వాహ షడ్భ్య స్వాహ సప్తభ్య స్వాహ అష్టాభ్య స్వాహ నవభ్య స్వాహ దశభ్య స్వాహ ఏకాదశభ్య స్వాహ ద్వాదశభ్య స్వాహ త్రయోదశభ్య స్వాహ చతుర్దశభ్య స్వాహ పంచదశభ్య స్వాహ షోడశభ్య స్వాహ సప్తదశభ్య స్వాహ అష్టాదశభ్య స్వాహ ఏకాన్నమిగం సత్యే స్వాహ నవమిగం సత్యే స్వాహ ఏకాన్న చత్వారిగం సతే స్వాహ నవ చత్వారిగం సతే స్వాహైకాన్నష్ఠే స్వాహ నవషష్ఠే స్వాహైకాన్నాశీర్త్యై స్వాహ నవాశీర్త్యై స్వాహైకాన్న శతాయ స్వాహ శతాయ స్వాహ ద్వాభ్యాగం శతాభ్యాగు స్వాహ సర్వస్మై స్వాహ ఏకస్మై స్వాహ త్రిభ్య స్వాహ పంచభ్య స్వాహ సప్తభ్య స్వాహ నవభ్య స్వాహ ఏకాదశభ్య స్వాహ త్రయోదశభ్య స్వాహ పంచదశభ్య స్వాహ సప్తదశభ్య స్వాహైకాన్నవిగం సత్యే స్వాహ నవమిగం సత్యే స్వాహైకాన్న చత్వారిగం సతే స్వాహ నవ చత్వారిగం సతే స్వాహైకాన్న షష్ట్యై స్వాహ నవషష్ట్యై స్వాహైకా అన్నాశేత్యే స్వాహ నవాశేత్యే స్వాహైకాన్న శతాయ స్వాహ శతాయ స్వాహ సర్వస్మై స్వాహ ద్వాభ్యాగ స్వాహ చతుర్భ్య స్వాహ షడ్భ్య స్వాహ అష్టాభ్య స్వాహ దశభ్య స్వాహ ద్వాదశభ్య స్వాహ చతుర్దశభ్య స్వాహ షోడశభ్య స్వాహ అష్టాదశభ్య స్వాహ నిగంశక్తే స్వాహ అష్టానవత్తే స్వాహ శతాయ స్వాహ సర్వస్మై స్వాహ త్రిభ్య స్వాహ పంచభ్య స్వాహ సప్తభ్య స్వాహ నవభ్య స్వాహైకాదశభ్య స్వాహ త్రయోదశభ్య స్వాహ పంచదశభ్య స్వాహ సప్తదశభ్య స్వాహైకాన్నమిగం సత్యే స్వాహ నవమిగం సత్యే స్వాహైకాన్న చత్వారిగం సతే స్వాహ నవ చత్వారిగం సతే స్వాహైకాన్న షష్ఠే స్వాహ నవ షష్ఠే స్వాహైకాన్నాశీత్యే స్వాహ నవాశే స్వాహైకాన్న శతాయ స్వాహ శతాయ స్వాహ సర్వస్మై స్వాహ చతుర్భ్య స్వాహ అష్టాభ్య స్వాహ ద్వాదశభ్య స్వాహ షోడశభ్య స్వాహ విగంసత్యే స్వాహ షణ్ణవత్యే స్వాహ శతాయ స్వాహ సర్వస్మై స్వాహ పంచభ్య స్వాహ దశభ్య స్వాహ పంచదశభ్య స్వాహ విగుంసత్యే స్వాహ పంచనవత్యే స్వాహ శతాయ స్వాహ సర్వస్మై స్వాహ దశభ్య స్వాహా విగంసతే స్వాహా త్రిగుంసత స్వాహా చత్వారి గుంసత స్వాహా పంచాశద స్వాహా షష్ఠే స్వాహా సప్తత్యై స్వాహా శీర్తే స్వాహా నవత్యై స్వాహా శతాయ స్వాహా సర్వస్మై స్వాహా విగంసతే స్వాహా చత్వారి గుంసత స్వాహా షష్ఠ్యై స్వాహా శీర్త్యై స్వాహా శతాయ స్వాహా సర్వస్మై స్వాహా పంచాశత స్వాహా శతాయ స్వాహా ద్వాభ్యాగం శతాభ్యాగ స్వాహా ద్విభ్యశతేభ్య స్వాహా చతుర్భ్యశతేభ్య స్వాహా పంచభ్యశతేభ్య స్వాహా షడ్భ్యశతేభ్య స్వాహా సప్తభ్యశతేభ్య స్వాహా అష్టాభ్యశతేభ్య స్వాహా నవభ్యశతేభ్య స్వాహా సహస్రాయ స్వాహా సర్వస్మై స్వాహా శతాయ స్వాహా సహస్రాయ స్వాహా యుతాయ స్వాహా నియుతాయ స్వాహా ప్రదేతాయ స్వాహా బుధాయ స్వాహా న్యబ్బుధాయ స్వాహా సముద్రాయ స్వాహా మధ్యాయ స్వాహాంతాయ స్వాహా పరార్ధాయ స్వాహోషసే స్వాహా వ్యష్టే స్వాహో దేక్షణే స్వాహోద్వితే స్వాహోదితాయ స్వాహా సువర్గాయ స్వాహా లోకాయ స్వాహా సర్వస్మై స్వాహా.